జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, అయోధ్యాకాండలో 89వ సర్గ. వ్యుష్య రాత్రిం తు తత్రైవ గంగాకూలే స రాఘవ భరత కాళ్యముత్థాయ శత్రుఘ్నమిదమబ్రవీతు. ఆ రాత్రి గంగాతీరంలోనే శయనించారు భరత శత్రుఘ్నులు. ప్రాతకాలం కాగానే లేచారు, గుహుడిని పిలిపించారు. నది దాటాలి అని అంటే తన పరివారాన్ని పిలిపించాడు గుహుడు. 500 పడవలు సిద్ధం చేశాడు, వాటి మీద ఎక్కారు అంతా కూడా. కొందరు తెప్పల మీద వచ్చారు, కొందరు నావలలో దాటారు, మరికొందరు ఏనుగుల కుంభస్థలాలు ఎక్కారుట. 9,000 ఏనుగులు వచ్చినట్లుగా చెప్పారు. అలాగే మరికొందరు ఈదుకుంటూ నదిని దాటారు. పారెడు ప్రొద్దెక్కేసరికి సేనంతా నదిని దాటింది. అక్కడి నుంచి వారంతా కూడా దేవపురోహితుడైనటువంటి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటూ ఉన్నారు. సబ్రాహ్మణస్య ఆశ్రమమభ్యుపేత్య మహాత్మనో దేవపురోహితస్య దదర్శరమ్యోటజ వృక్షషండం మహద్వనం విప్రవదస్య రమ్యం. గొప్ప వనమది, చాలా చెట్లు, పర్ణశాలలు, కుటీరాలు అంతా కూడా రమ్యముగా ఉన్నవి. దేవపురోహితులు అంటూ ఉన్నారు మరి ఆయన్ని. మరి ఆ కాలంలో వాడుకేమిటో దేవపురోహితులు, మనుష్య పురోహితులు అంటూ ఉండేవారేమో, లేకుంటే అలా అనాల్సిన పని లేదు. దేవపురోహితుడు భరద్వాజుడు అంటూ ఉన్నారు. అలా భరద్వాజ ఆశ్రమానికి సమీపించి కొంత దూరంలోనే వీళ్ళందరినీ కూడా నిలిపి భరతుడు వశిష్ఠునితో సహా ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడిని చూడగానే భరద్వాజుడు ఆసనం నుండి లేచాడు, అర్ఘ్యపాద్యాదులు ఇమ్మని ఆజ్ఞాపించాడు. వచ్చింది భరతుడు అని తెలుసుకున్నాడు. అతిథి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలేసి భరతుడితో అంటూ ఉన్నాడు, రాజ్యాన్ని పాలిస్తున్నావా, అంతా క్షేమమేనా, నీవు ఇక్కడికి రావటానికి ఏమిటయ్యా కారణం, ఎందుకోసం ఇప్పుడు ఇలా బయలుదేరి వచ్చావు. రాముడు అరణ్యంలో ఉన్నాడు, నువ్వేమన్నా రాజువు కాగానే శత్రురహితం కావాలని నీవేమైనా దండయాత్ర ఆరంభించావా ఏమిటి అన్నాడు నర్మగర్భంగా. అంటే అయ్యయ్యో, ఎంత మాట విన్నాను నేను, మనస్సుకి శూలాలు గుచ్చుకున్నట్లుగా ఉన్నది మహర్షి. తమరు కూడా ఇలా అంటే నేనేం చెప్పగలను. మీకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. నేను దగ్గర లేనప్పుడు నా తల్లి ఏం చెప్పిందో వాటికి నా అనుమతి లేదు. అవి నాకేమీ సంతోషమైనటువంటివి కాదు. నాకు ఆ రాముడిని ప్రసన్నం చేసుకోవాలి, అతని పాదాలకు ప్రణామం చేయాలి. రాముడే రాజు ఎక్కడ ఉన్నా సరే అని తీసుకురావటానికి పోతూ ఉన్నాను. ఆ రాముడు ఎక్కడ ఉన్నాడో తమరు కొంచెం చెప్పండి అని అంటే సంతోషమే, అలా అయితే చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నాడు రాముడు. అయితే రేపు ఉదయం మీరు వెళ్ళొచ్చు, ఇప్పుడు కాదు, ఈరోజు ఈ రాత్రి మీరు ఇక్కడే గడపాలి, మీకు మీ నివాసం ఇస్తాము అందరికీ. అయ్యో, ఎందరో చాలామంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఇస్తానయ్యా, నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు అని చెప్పి కృతబుద్ధిం నివాసాయ తత్రైవ సమనిస్తదా భరతం కైకయీ పుత్రం ఆతిథ్యేన న్యమంత్రయతో. ఆతిథ్యం మీకు ఇస్తాను అని చెప్పి ఆహ్వానించాడు ఆయన. అందరూ కూడా వచ్చేశారు. భరద్వాజుడు అగ్నిశాలలో ప్రవేశించి ఆశమనం చేసి ఆహ్వాన మంత్రాలను పఠించాడట. అంటే ఏ ఏ దేవతను గూర్చి ఆ మంత్రాలు చదివితే వారు వచ్చేస్తారు, తగినటువంటి శక్తి వారి వద్ద ఉన్నది. మంత్రములే దేవరూపాలను ధరిస్తాయి. ఇంకా వేరుగా మరొకటి, అక్కడ ఒక వ్యక్తి అలా ఏమీ ఉండదు. ఎందుకని అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనపడుతూ ఉంది, విశ్వకర్మను ఆహ్వానించాడు ఆయన. ఆహ్వానించి కానీ వచ్చేశాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, వీళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను, ఇక్కడ సరిపడా నీవు గృహ నిర్మాణాలు చేయాలి. నాలుగు వైపులా కూడా 5 యోజనాల మేర పచ్చిక బయలు ఏర్పాటు చేయి. రకరకాల పండ చెట్లు, కుబేరుని చిత్రరథంలాగా ఉండాలి. 4 గదులుండే ఇళ్ళు, గజశాలలు, గుర్రపుశాలలు, శ్రేష్టమైన భవనాలు, తోరణ శ్రేణులు, అలాగే ఒక రాజభవనం, ఒక రాజసభ, విశాలమైనటువంటి గదులు, పాన్పులు, ఆసనాలు, పానీయాలు, సుగంధ ద్రవ్యాలు, రకరకాల వస్తువులన్నీ కూడా పట్టేటట్లు ఉండాలి అంటే ఆ పనిలో ఆయన వెళ్ళిపోయాడు. అలాగే పాకశాసనుడు అంటున్నాడు. ఆ పాకశాసనుడు యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైనటువంటి లోకపాలను ఆహ్వానించాడు. నిజానికి దేవేంద్రుడు అంటే త్రిలోకాధిపతి కదా, మరి ఆయన ఇక్కడికి వస్తాడా అని అంటే, మంత్రములే దేవతలు, ఆకారాన్ని ధరించి పనులు చేయటానికి అవి సిద్ధంగా ఉంటాయి. ఆనాటి శక్తి అది. ఈనాడు కూడా మనము ఎంతో ప్రకృతిలో నుంచి శబ్దశక్తులు ఎన్నెన్నో మనం సృష్టించేసుకుని యంత్రముల ద్వారా మనం చేస్తూ ఉన్నాము. ఆనాడు మంత్రముల ద్వారా వారు చేస్తూ ఉన్నారు. ఈ ఒక తేడాని గమనించినట్లయితే ఆ మంత్రశక్తి వశమైనటువంటి వారు అని అంటే స్వార్థానికి ఎవరు వశం కారు. నిస్వార్థంగా పనిచేస్తే వారు లోకక్షేమానికి వశమవుతారు. అదే ప్రకృతి కూడా అంత. ఇక నీకు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేవన్నీ కూడా ఎలాంటివో మీరు ఊహించుకోవచ్చు. ఇక వాటిని గురించి నేనేం చెప్పను. అలా వారందరూ కూడా వచ్చేసారట. వాళ్ళందరినీ కూడా ఏర్పాట్లు చేయమన్నాడు ఆయన. భూమి మీద ప్రవహించే నదులు మొత్తం ఇక్కడికి రావాలి. అంటే తూర్పుకు ప్రవహించేవి, అటు పడమరకు ప్రవహించేవి కూడా. ఇక మైరేయం అనేటటువంటి మద్యము రావాలి. చెరుకు రసం వలె ఉండేటటువంటి నీరు కావాలి. అంటే అలా ఆ పనులు చేస్తున్నారు. గంధర్వులు, హాహా హూహు అనే దేవగణాలు, వారిని ఆహ్వానించాడు. అప్సరసులను ఆహ్వానించాడు. మీరంతా సైనికులకు ఉపచారాలు చేయాలి. అవసరమైనటువంటి ఉపకరణాలు, వివిధ వాద్యాలు, ఉత్తమ వస్త్ర ఆభరణాలు దాల్చినటువంటి దేవకాంతలు గల కుబేరుని చిత్రరథం అనే ఉద్యానవనం ఇక్కడికి రావాలి. అంటే దేవకాంతలు ఉండాలి. అలాగే చంద్రుడిని ఆహ్వానించాడు ఆయన. అన్ని రకాల భక్ష్యాలు, భోజ్యాలు, సోష్యాలు, లేఖ్యాలు, పానీయాలు సిద్ధం చేయాలి అన్నాడు. ఎందుకంటే చంద్రుడు ఓషధీషుడు అంటారు ఆయన్ని. మరి ఆయన ఏ చంద్రుడో మనం చూసేటటువంటి ఈ గ్రహము మండలము కాదు. గ్రహంలో ఏముంటుంది? వీరందరూ కూడా మంత్రదేవతలు. అలాగే వివిధ రకాల పానీయాలు, మధువులు, మాంసాహారాలు సిద్ధం కావాలి. అలాగే అలంకరణలకు అప్పుడే విరబూసినటువంటి పూల మాలలతో ఉన్నటువంటి చెట్లు రావాలట. పూలు గుచ్చి దండలు కట్టడం కాదు, పూల మాలలు మాలలే చెట్లకు ఉండాలి. అలాగే యోగబలంతో మంత్రోచ్చారణ చేసి ఆహ్వానించాడు. అందరూ వచ్చేశారు. మంచి పరిమళంతో వచ్చాడు. వాయువు సుఖస్పర్శ, మంచి అత్తరు పునుగు ఎక్కడా కూడా ఏనాడు ఎరగనటువంటి పరిమళం ఇస్తూ ఉన్నాడు. పూలమాలలు కురిసిని, దేవదుందుభులు మ్రోగిని, అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు పాడారు, వీణానాదాలు వినిపించారు. ఆ నాదాలు సకల ప్రాణుల శ్రవణ ఇంద్రియాలను ప్రవేశించి అలరించినవి. భరతుని సేన అప్పుడు విశ్వకర్మ నిర్మాణ కౌశలాన్ని చూసి ఔరా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. మహర్షి అనుమతితో కైకేయి సుతుడైన భరతుడు ఆ భవనంలో ప్రవేశించాడు. పురోహితులు, మంత్రులు, రాణులు ప్రవేశించారు. ఆ భవన వైభవానికి ముగ్ధులయ్యారు వారంతా. అక్కడ ఒక దివ్య సింహాసనం కూడా ఉంది. కానీ భరతుడు దానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. రాముడే ఆ సింహాసనంపై ఉన్నాడని భావించి పూజ చేసి ప్రణామం చేసి వివిధ రాజ ఉపచారాలు చేశాడు. మంత్రులు కూర్చునే ఆసనం మీద ఆసీనుడయ్యాడు ఆయన. వారు వారికి అనువైన ఆసనాల మీద వారందరూ కూర్చున్నారు. ఇది ఒక పరీక్ష. భరద్వాజుడు ఈయన లోపల కాంక్ష ఉంటే వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడా, ఏం చేస్తాడు అని. అక్కడ రాముడు ఉన్నట్టు ఆయన ఎలాగూ అంకితమైపోయిన వాడు భరతుడు ఆనందపడ్డాడు. అందరూ ఆనందపడ్డారు. పాయసాన్నంతో కూడినటువంటి ప్రవాహాలు, అలాగే నదీ నదులు, ఆటి తీరాలు, దివ్య భవనాలు, 20,000 మంది అలంకరించుకున్నటువంటి దేవతా స్త్రీలు వచ్చారు. వీరందరూ కూడా ఇప్పుడేమంటారు బ్యూటీ పార్లర్లో ఉండేటటువంటి వారిని, అదిగో వీళ్ళందరూ కూడా బ్యూటీ పార్లర్లు అన్నమాట. మణులు ముత్యాలు పొదిగినటువంటి ఆభరణాలు తీసుకొచ్చారు. మాయాబజార్లో చూస్తాం మనం సినిమాలో కూడా. అవన్నీనేమో మాయా, కానీ ఇది అలా కాదు, ఇది సత్యము అంతా కూడా. నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి దేవగానాన్ని చేస్తూ ఉన్నారు, పాట కచేరి అన్నమాట. భరద్వాజుని శాసనంతో అప్సరసలు నాట్యం చేశారు. ఆ చిత్రరథం అనేటటువంటి ఉద్యానవనం అది ఎంత పరిమళమో ఆ పుష్పాలు, అసలు ఏనాడు ఎరగరవి. మాలికలు మాలికలు అంటే దండలు దండలు మెడలో వేసుకునేవి, చేతులకు చుట్టుకునేవి, సుఖస్పర్శ. మారేడు చెట్లు మధ్యలతో వాయించిన ధ్వనులను వెలువరించినటువంటి, మధ్యలో వాయిస్తున్నాయి మారేడు చెట్లే, ఆ ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని వాయిస్తున్నారు. తాండ్ర చెట్లు అంటే మనకి ఈ ఏమంటారు వీటిని, మరుగుజ్జు వృక్షాలు ఉంటాయి వాటిని ఏదో అంటారు కదా, అదిగో ఆ రూపంలో ఉన్నారట వీరందరూ కూడా, కురుస రూపాలు ధరించి అంటున్నాడు ఆయన. తాండ్ర చెట్లు అవి తాళాలు వేస్తున్నాయి, చెట్లు అంటే అక్కడ చెట్ల రూపం. ఇప్పుడు మనకి కూడా ఎగ్జిబిషన్లో వాటిల్లో మన పిలుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఇవి తగిలించుకుని పిలుస్తుంటారు వాళ్ళు. రావి చెట్లు నాట్యం చేసినవి, సరళ వృక్షాలు, తాడి చెట్లు, తిలక వృక్షాలు, గానుగ చెట్లు, ఇవన్నీ కూడా అత్తర్లు జల్లుతో అతిథులను గౌరవిస్తూ ఉన్నాయి అన్నమాట. శింసు వృక్షాలు, ఆవాలకాలు, నేరేడు చెట్లు, ఇతర అడవి చెట్లు, మాలతి, మల్లె, జాజి, అడవిలతలు, ఇవన్నీ కూడా అందమైన అప్సరసల రూపం తాల్చి వచ్చి సైనికులకి ఆతిథ్యం ఇచ్చినాయి. పానీయం త్రాగండి, పాయసం భుజించండి, మాంసాహారాలు కోరేవారు తినండి అంటూ అవన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. అలాగే సుందరమైనటువంటి నదీ తీరాలలో యనమండుగురు స్త్రీలట ఒక్కొక్క పురుషుడికి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తున్నారు. వారికి బాగా ఏనాడు మరి ఎప్పుడు స్నానం చేశారో, చేసినా కూడా ఆ సైనికులు కానీ పురుషులు కానీ వారికి ఈ సుగంధ ద్రవ్యాలు ఎక్కడ లభ్యమవుతూ ఉంటాయి కొందరికే తప్ప. మొత్తం మురికి వదలగొట్టేశారు, ఆ జుట్టుకి కట్ చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా అలంకరించే వాళ్ళు ఉన్నారు, తడిని తుడిచి పొడి వస్త్రాలు అలా తుడిచారు, పానీయాలు త్రాగించారు. ఇంతని ఏం చెప్పేది కదీ, ఎంత ఆనందమో వాళ్ళు, అసలు ఎక్కడ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆ వాహన పాలకులకి గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు వాటికి తగినటువంటి ఆహారాన్ని అందించారు. చెరుకు రసాలు, తేనె కలిపినటువంటి పేలాలు తినిపించారట గుర్రాలకు. ఈ అపూర్వమైన ఆతిథ్యానికి మైమరచిపోయారు. గుర్రమేదో తెలియట్లేదు, ఏనుగేదో తెలియట్లేదు. ఆ విధంగా ఉన్నది. ఇక అప్పుడంతా హాయిగా మంచి గుమఘుమలాడేటటువంటి వాసనలతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఎన్ని రకాలు, శాకాహారం, మాంసాహారం, అన్ని రకాలు కూడా. ఇక వాళ్ళు అంటున్నారట, నైవాయోధ్యాం గమిష్యామ, మేము అయోధ్యకి పోయేది లేదు, అడవికి పోయేది లేదు, రాముడికి జయము, భరతుడికి జయము అంటూ వాంచి తాగి ఊగుతూ ఉన్నారట. ఇక వేల కొలది సైనికులు పూలమాలలు ధరించడం, నాట్యం చేయటము, నవ్వటం, ఏం చేయాలో తెలియకపోవటం, అటు ఇటు పరుగులు పెడుతున్నారు కొందరు. అసలు ఏమిటో తెలియట్లే అయోమయం అంతా. ఆ పదార్థాలన్నీ కూడా రుచికరమైనటువంటివి, బఫే సిస్టమ్ లాగాను ఎవరిష్టం వచ్చిన వాళ్ళు తినేస్తున్నారు, అపేక్ష వదులుకోలేక మళ్ళీ మళ్ళీ తింటున్నారు. వేల కొలది స్త్రీలు మంచి వస్త్రాలు ధరించి అందమైనటువంటి వారు టీవీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మతి చెడిపోతుంది వీళ్ళకి. అలాగే ఆ సేనలో తెల్లని వస్త్రాలు ధరించని వాడు లేడు, మంచి వస్త్రాలు ఇచ్చేశారు అందరికీ, ఆకలి అన్నవాడు లేడు, ఒళ్ళు మాసినవాడు లేడు, తల మాసినవాడు లేడు. వేల కొలది లోహపాత్రలు, మేక మాంసం, పంది మాంసం పదార్థాలు, పళ్ళరసాలు, రసాయనాలు, పప్పు పదార్థాలు, అలంకారం కోసం ఏర్పరిచినటువంటి పుష్పాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఆశ్చర్యపడిపోతున్నారు. అచ్చటి బావులన్నీ కూడా పాయసాలతో నిండి ఉన్నాయి, అంటే గుంటలు తవ్వి పోసేశారు, వాటికి తగినటువంటి ఏదో ఏర్పాటు చేస్తారు, గంగాళాలు పెట్టారు, వస్త్రాలు పెట్టారు, ఏం చేశారు. మొత్తము తేనె చెట్ల నుండి ధారలు ధారలుగా కారిపోతూ ఉంది, ఎంత కోరితే అంత పాలు గోవులు ఇస్తూ ఉన్నాయి. మద్యము, మాంసము, పెద్ద పెద్ద బాణలు, అన్నపాత్రలు, కూరగిన్నెలు, బంగారు భోజన పాత్రలు, పెరుగు కుండలు, మజ్జిగ బాణలు, సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి పెరుగు, పాయసము లక్షల కొలదిగా ఉన్నాయి. సున్నిపిండి, నూనెలు, వేడి నీరు, కల్కాలు అంటే శుద్ధలు శుద్ధలుగా ఈ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు పెద్ద పెద్ద పాత్రలతో అమర్చి ఉంచారు. కుంచెలు వచ్చేటటువంటి దంతధావన కాష్ఠాలు పెట్టారటువంటి బ్రష్లు, డొప్పలతో చందనం, అలా లేపనాలు, పరిశుభ్రమైన వస్త్రాలు, పావుకోళ్ళు, అలాగే చర్మముతో చేసినటువంటివి, దువ్వెనలు, ఆయుధాలు, ధనస్సులు, కవచాలు, ఇదంతా కళా నిజమా అనిపించేటటువంటి భరద్వాజుని ఆశ్రమం ఆతిథ్యానికి విస్మయం అందని వారు లేరు. ఈ విధంగా వివిధ జనాలు పరిజనాలు ఆ సుందర ఆశ్రమాన్ని తలంచుకుంటూ ఆటపాటలతో రాత్రంతా గడిపారట. ఏమిటో అసలు అది ఏం తెలుస్తుంది? ఎన్ని పేర్లు చెప్తున్నారో ఈనాటికి, 5-స్టార్ హోటల్లో, 7-స్టార్ హోటల్లో, ఎన్ని దేశాలు, ఎన్ని లోకాలు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఇప్పటికీ మనకే తెలియదు. ఇంకా ఇటువంటి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా తెలియనటువంటి స్థితి, అక్కడ అవన్నీ ఉన్నాయని చెబుతూ ఉన్నాడు వాల్మీకి. మరి రామాయణ కాలం నాటికి అలా ఉన్నాయని అంటే, మరి వాల్మీకి రాసే నాటికి అవన్నీ కూడా ఉన్నాయి. ఎంత ఇది అద్భుతమైనటువంటిది, అద్భుత రసం. తథైవమత్త మదిరోత్కటా నర తథైవ దివ్యా గురు చందనోంక్షితాః తథైవ దివ్యా వివిధాశ్రగుత్తమాః పృథక్ ప్రకీర్ణా మనుజై ప్రమర్జితాః. అందుకో స్వప్నంలాగా అయిపోయిందట. దేవ గంధర్వ అప్సరస గణాలు ఈ అనుభవాలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఈ సేనంతా అలా ఉండనిద్దాం, తర్వాత రేపు వారిని మళ్ళీ అక్కడ లేపుదాం. లేపిందంటే నిద్రలేదులే, లేపటం అంటే అర్థం వాళ్ళేం నిద్రపోవటం లేదు, అనుభవిస్తూ ఉన్నారు. అంతా అనుభవించనివ్వండి రాత్రి అంతా. జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ.